चन्द्रादित्यनिर्वर्त्य तिथि अहोरात्र समुदायो हि संवत्सरः तदनन्यत्वात् रयिप्राण एतन्मिथुनात्मक इत्युच्यते। तत्कथं तस्य संवत्सरस्य प्रजापतेः अयने मार्गौ द्वौ दक्षिणं च उत्तरं च प्रसिद्धैः अयने षण्मासलक्षणे याभ्यां दक्षिणेन उत्तरेण च याति सवित केवलकर्मिणां ज्ञानसंयुक्तकर्मतां च लोकान् विदधत्। कथं तत्तत्र च ब्राह्मणादिषो ये ह वै ऋषयः तदुपासत इति क्रियाविशेषणो द्वितीयः तच्छब्दः। इष्टं च पूर्तं च इष्टापूर्ते इत्यादि कृतमेव उपासते नाकृतं नित्यं। ते चान्द्रमसमेव चन्द्रमसि भवं प्रजापतेः मिथुनात्मकस्य अंशं रयिम् अन्नभूतं लोकम् अभिजयन्ते कृतरूपत्वात् चान्द्रमसस्य। ते एव च कृतक्षय पुनः आवर्तन्ते इमं लोकं हीनतरं वा विशन्तीति उक्तं। यस्मादेवं प्रजापतिम् अन्नात्मकं फलत्वेन अभिनिर्वर्तयन्ति चन्द्रम् इष्टापूर्तकर्मण प्रजाकामः प्रजार्थिनः एते ऋषयः स्वर्गद्रष्टारः गृहस्थः। तस्मात् स्वकृतमेव दक्षिणं दक्षिणायन उपलक्षितं चन्द्रं प्रतिपद्यन्ते। एषः वै रयिः अन्नं यः पितृयाणः पितृयाणोपलक्षितः चन्द्रः। अथोत्तरेण तपसा ब्रह्मचर्येण श्रद्धया विद्या आत्मानम् अन्विष्य आदित्यमभिजयन्ते। एतद्वै प्राणानामायतनम् एतदमृतम् अभयम् एतत् परायणम् एतस्मान्न पुनरावर्तन्त इति एष निरोधः तदेश श्लोकः। अथ उत्तरेण अयनेन प्रजापतेः अंशं प्राणम् अत्तरम् आदित्यमभिजयन्ते केन तपसा इन्द्रियजयेन विशेषतो ब्रह्मचर्येण श्रद्धया विद्यया च प्रजापत्यात्मविषय आत्मानं प्राणं सूर्यं जगतः तस्तुषश्च अन्विष्य अहमस्मीति विदित्वा आदित्यमभिजयन्ते अभिप्राप्नुवन्ति। एतद्वै आयतनं सर्वप्राणानां सामान्यम् आयतनम् आश्रयः एतत् अमृतम् अविनाशी अभयम् अत एव भयवर्जितं न चन्द्रवतो क्षयवृद्धिभयवत्। एतत् परायणं परागतिः विद्यावतां कर्मिणां च ज्ञानवताम् एतस्मान्न पुनरावर्तन्ते यथा इतरे केवलकर्मिणः इति यस्मात् एषः अविदुषां निरोधः आदित्याद्धिनिरोधः अविद्वांसः नैते संवत्सरम् आदित्यम् आत्मानं प्राणम् अभिप्राप्नुवन्ति स हि संवत्सरः कालात्मा अविदुषां निरोधः। तत्र अस्मिन्नर्थे एषः श्लोकः मन्त्रः पञ्चपादं पितरं द्वादशाकृतिं दिव आहुः परे अर्धे पुरीषिणिम् अथे मे अन्यौ परे विचक्षणं सप्तचक्रे षडराहो अर्पितमिति। पञ्चपादं पञ्च ऋतवः पादायिव अस्य संवत्सरात्मनः आदित्यस्य तैर्हि असौ पादैरिव ऋतुभिः आवर्तते हेमन्तशिशिरौ एकीकृत्य इयं कल्पना। पितरं सर्वस्य जनयितृत्वात् पितृत्वं तस्य। द्वादशाकृतिं द्वादशमास आकृतयो अवयवः आकरणं वा अवयविकरणम् अस्य द्वादशमासैः तं द्वादशाकृतिं दिवः द्युलोक परे ऊर्ध्वे अर्धे स्थाने तृतीयस्यां दिवीत्यर्थः। पुरीषिणं पुरीषवन्तम् उदकवन्तम् आहुः कालविदः अथ तमेव अन्ये इमे वो परे कालविदः विचक्षणं निपुणं सर्वज्ञं सप्तचक्रे सप्तहयरूपे चक्रे सन्ततगतिमति कालात्मनि षडरे षड् ऋतुमिति आहुः। सर्वमिदं जगत्कथयन्ति अर्पितम् अरा इव रथनावो निविष्टम् इति। यदि पञ्चपादो द्वादशाकृतिः यदि वा सप्तचक्रः षडरः सर्वथापि संवत्सरः कालात्मा प्रजापतिः चन्द्रादित्यलक्षणो जगतः कारणम्। मासो वै प्रजापतिः तस्य कृष्णपक्षे वरैः शुक्लः प्राणः तस्मादेतर्षयः शुक्लयिष्टं कुर्वन्ति इतर इतरस्मिन् यस्मिन्निदं प्रोतं विश्वं स एव प्रजापतिः संवत्सराख्यः स्वावयवे मासे कृष्णः प्रतिसमर्प्यते। मासो वै प्रजापतिः यथोक्तलक्षण एव मिथुनात्मकः तस्य मासात्मनः प्रजापतेः एको भागः कृष्णपक्ष एव रैः अन्नं चन्द्रमः अपरो भागः शुक्लः शुक्लपक्षः प्राणः आदित्यः अत्त अग्निः यस्मात् शुक्लपक्षात्मानं प्राणं सर्वमेव पश्यन्ति तस्मात् प्राणदर्शिनः एते ऋषयः कृष्णपक्षेपि इष्टं यां कुर्वन्तः शुक्लपक्षे एव कुर्वन्ति प्राणव्यतिरेकेण कृष्णपक्षः तैः न दृश्यते स्म। ఇతరై తు ప్రాణం న పశ్యంతి ఇది అదర్శన లక్షణం కృష్ణాత్మానమేవ పశ్యంతి. ఇతరే ఇతరస్మిన్ కృష్ణపక్షే ఇవ కుర్వంతి శుక్లై కుర్వంతోపి. అహోరాత్రో వై ప్రజాపతి తస్య హరే ప్రాణో రాత్రి ప్రాణం వాయేతే ప్రస్కందంతి యే దివా రత్యాం సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్యన్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే. సోపి మాసాత్మా ప్రజాపతి స్వావయవే అహోరాత్రే పరిసమాప్యతే. అహోరాత్రో వై ప్రజాపతి పూర్వం తస్యాపి అహరైవ ప్రాణ అత్త అగ్ని రాత్రిరేవ రైహి పూర్వతి. ప్రాణం అహః ఆత్మానం వై ఏతే ప్రస్కందంతి నిర్గమయంతి శోషయంతి వా స్వాత్మనం విచ్ఛిద్య అపనయంతి. కే ఏ దివ అహని రత్య రతికారణభూతయ సహ స్త్రియా సంయుజ్యంతే మైథునమాచరంతి మూఢ. యత ఏవం తస్మాత్ తన్న కర్తవ్యమితి ప్రతిషేధ ప్రాసంగిక. యత్ రాత్రౌ సంయుజ్యంతే రత్య ఋతౌ బ్రహ్మచర్యమేవ తదితి ప్రశస్తత్వాతో రాత్రౌ భార్యాగమనం కర్తవ్యమితి అయమపి ప్రాసంగికో విధి. అన్నం వై ప్రజాపతి తతో వై తద్రీత తస్మాదిమా ప్రజా ప్రజాయంత ఇతి. ప్రకృతం తు ఉచ్యతే సహ అహోరాత్రాత్మక ప్రజాపతి వ్రీహ్యవాది అన్నాత్మన వ్యవస్థిత ఏం క్రమేణ పరిణమ్య తత్ అన్నం వై ప్రజాపతి. కథం తత తస్మాత్ హవై రేత నృబీజం తత్ ప్రజాకరణం తస్మాత్ యోషితి సిక్తాత్ ఇమాః మనుష్యాదిలక్షణాః ప్రజాః ప్రజాయంతే యత్ పృష్టం కుతో హవై ప్రజాః ప్రజాయంతే ఇతి. తదేవం చంద్రాదిత్య మిథునాదిక్రమేణ అహోరాత్రాంతేన అన్నరేతోద్వారేణ ఇమాః ప్రజాః ప్రజాయంతే ఇతి నిర్ణీతం. తద్యే హవై తత్ ప్రజాపతివ్రతం చరంతి తే మిథునం ఉత్పాదయంతే తేషామే వైష బ్రహ్మలోకో యేషాం తపో బ్రహ్మచర్యం యేషు సత్యం ప్రతిష్ఠితం. తత్త్రయం సతి యే గృహస్థాః హ వై ఇతి ప్రసిద్ధ స్మరణార్థ ఉనిపాతు. తత్ ప్రజాపతేః వ్రతం ప్రజాపతివ్రతం ఋతౌ భార్యాగమనం చరంతి కుర్వంతి తేషాం దృష్టం ఫలమిదం. కిం తే మిథునం పుత్రం దుహితరం చ ఉత్పాదయంతి అదృష్టం చ ఫలం ఇష్టాపూర్తదత్తకారిణ తేషామే వైష యశ్చాంద్రమసో బ్రహ్మలోకః పితృయాన్ లక్షణ యేషాం తప స్నాతకవ్రతాది బ్రహ్మచర్యం ఋతో అన్యత్ర మైథున సమాచరణం యేషు చ సత్యం అనుతవర్జనం ప్రతిష్ఠితం అవ్యభిచారితయ వర్తతే నిత్యమే. తేషామసవ్యరజో బ్రహ్మలోకో నయేషు జిహ్వం అనుతం నమాయాచేతి. యస్తు పునః ఆదిత్యోపలక్షిత ఉత్తరాయణ ప్రాణాత్మభావో విరజ శుద్ధ నంద్రబ్రహ్మలోకవతో రజస్వరో వృద్ధిక్షయాదియుక్త అసౌ తేషాం కేషామితి ఉచ్యతే. యథా గృహస్థానాం అనేక విరుద్ధ సంవివాహార ప్రయోజనవత్వాతు జిహ్మం కౌటిల్యం వక్రభావ అవశ్యం భావి తథా న యేషు జిహ్మం. యథా చ గృహస్థానం క్రీడానిమిత్తం అనుతం అవర్జనీయం తథా న యేషు తత్తథ మాయా గృహస్థానమివ న యేషు విద్యతే. మాయా నామ బహిః అన్యథా ఆత్మానం ప్రకాశ్య అన్యథా ఏవ కార్యం కరోతి. సా మాయా మిథ్యాచార రూప. మాయా ఇతి ఏమాదయ దోష యేషో ఏకాకిశో బ్రహ్మచారి వానప్రస్థ భిక్షుషు నిమిత్త అభావాతో న విద్యంతి. తత్సాధన ఆనురూప్యేణైవ తేషాం అసౌ విరజో బ్రహ్మలోక ఇతి ఏష జ్ఞానయుక్త కర్మవతాం గతి. పూర్వోక్తస్తు బ్రహ్మలోక కేవల కర్మిణాం చంద్రలక్షణ ఇది ప్రథమ ప్రశ్న భాష్యం.